88 హ్రీమతి సం ధా హ్రీమతి వాచకత్వేన లక్షకత్వేన లక్ష్యపదార్థరు పేణవా వాచ్యవాచకయో రభేదేన వాస్య అస్త్రితి హ్రీమతి టు ఓం హ్రీమత్యే నమః ఆం వి అభిధాసక్తి చేతగాని లక్షణవృత్తి చేతగాని లక్ష్యమైన పదార్థరూపముతోగాని వాచ్యవాచకముల కభేదముచేతగాని హ్రీంకారము గలదిగాన పరమేశ్వరి హ్రీం మతీయను నామముతో స్తవనీయ ఎగుచున్నది